கனைத்திடம் கற்றெருமை கன்று கிறங்கி நினைத்து முளை வழியே நின்று பால் சோர நினைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைபற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதன்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 12வ பாசுரம் கனைத்து அனே பாசுரம். ஈ பாசுரமு சேத அண்டாள் ஒக்க నిజమైన కర్మయోగి యొక్క సహోదరిను నిద్ర నుంచి లేపుతున్నారు. ఈ రేపల్లిలో ఉన్నటువంటి యాదవుల్లో లక్ష్మణస్వామి లాంటి వాడు ఒక మనిషి, అతని యొక్క సహోదరిను నిద్ర నుంచి లేపుతున్నారు. లక్ష్మణస్వామి తమ శరీర సౌఖ్యాన్ని చూడకుండా రామచంద్రుని యొక్క క్షేమాన్ని తమ క్షేమంగా భావించి రాముని వారు వెనక ఎల్లప్పుడూ ఉంటూ రామసేవ చేసినట్టు శ్రీకృష్ణుని వెనక ఉంటూ శ్రీకృష్ణ సేవ చేసే దాంట్లో ఆసక్తిని చూపించినటువంటి యాదవుడు ఈమ యొక్క సహోదరుడు. అటువంటి ఆ యాదవుని యొక్క సహోదరిను ఈరోజు పాసురంలో నిద్ర నుంచి లేపుతున్నారు. పాసురార్థానికి వస్తాం. కణైత్తిళం కత్రెరుమై, వీళ్ల ఇంట్లో ఉన్నటువంటి గేదెలు, దూడతో కూడినటువంటి గేదె, ఒకటే రెండా ఎన్నో. ఎందుకు అనస్తుంది అంటే పాల్ పిండేవాడు పక్కన లేదు అనే బాధతో అనస్తుందట. కణైత్తు అణచి ఇళం కత్రెరుమై, దూడతో కూడినటువంటి గేదెలు. కండ్రుక్కు ఇరంగి, దూడ తమ దూడను తలుచుకొని అట్టనే అనస్తుందట. ఎందుకంటే ఆకలితో ఉంటుంది దూడ, దానికి మనం ఇవ్వాలి కదా, పాలు ఇవ్వాలి కదా అనే భావంతో అనస్తుందట. పాల్ పిండేవాడు ఎక్కడంటే వాడు కృష్ణుడు వెనక వెళ్లిపోయినాడు. కణైత్తిళం కత్రెరుమై కండ్రుక్కిరంగి, ఇది ఎలా ఉంది అంటే భగవంతుడు ఏళై ఏదలన్ కీళ్మహన్ ఎన్నాది ఇరంగి అని తిరుమంగయాళ్వార్ శ్రీరంగ పాసురంలో చెప్పినట్టు భగవంతుడు భక్త పరాధీనుడుగా భక్త వత్సలుడుగా ఎలా ప్రవర్తిస్తున్నాడో అనుగ్రహిస్తున్నాడో ఆ విధంగా ఈ గేద ఉందట. తమ యొక్క ఆ దూడను తలుచుకొని ఆ విధంగా అనస్తుంది. కణైత్తిళం కత్రెరుమై కండ్రుక్కిరంగి, నినైత్తు దాన్ని తలుచుకున్న వెంటనే ములై వళియే నిన్రుపాల్ సోర, వెంటనే దాని యొక్క ఆ పొదుగు నుండి అట్లే పాల్ కింద కారుతూ ఉందట. నిన్రుపాల్ సోర, దానివల్ల ఏమైందంటే నెనైత్తు ఇల్లం సేరాకుం, తడిపి ఎక్కడ చూసినా ఇల్లంతా బురద లాగా అయిపోయిందట. బురద చేసే విధంగా ఆ ఇల్లు కనపడుతూ ఉందట. అనైత్ ఇల్లం సేరాకుం, ఆ విధంగా చేస్తూ ఉన్నటువంటి నర్చెల్వన్ తంగాయ్, నర్సెల్వన్ చక్కని శ్రీమత్వంతో కూడినటువంటి వాడు, శ్రీమాన్ అని చెప్పడానికి తగినవాడు. అంటే శ్రీమత్వం అంటే ఆ కైంకర్య స్త్రీ, ఆ కైంకర్య స్త్రీను పొందినవాడు. అంటే ఒక మనిషికి నిజమైనటువంటి ఒక సంపద ఏది అంటే భగవంతునికి కైంకర్యం చేసే ఒక భాగ్యం వస్తుంది చూడండి. అటువంటి దాన్నే మన శాస్త్రాలు గొప్పగా అంగీకరిస్తున్నాయి. గజేంద్రుడు ఆ మడుగులో పోరాడుతున్నాడు ముసలితో. ఆ గజేంద్రుణ్ణి వర్ణించినప్పుడు భాగవతం ఎలా చెప్పిందంటే సతు నాగవరహ శ్రీమాన్ అని చెప్పింది. ఆ శ్రీమంతుడైనటువంటి గజేంద్రుడు అని. అక్కడ ఏముంది, అది బాధపడుతూ ఉంది. ఎలాగైనా మనం ఆ ముసలి దగ్గర నుండి మనం తప్పించుకొని వెళ్లాలా, మన తుండంలో ఉన్నటువంటి ఈ పద్మాన్ని భగవంతుని యొక్క పాదారవిందంలో సమర్పించాలి అనే భావంతో ఉంది. గాని అటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా గజేంద్రుణ్ణి వర్ణించినప్పుడు శ్రీమాన్ గజేంద్రుడు అని మహర్షి వర్ణించినట్టు, అన్నిట్ను పోగొట్టుకొని పరిత్యక్త మయాలంక మిత్రానిచ ధనానిచ అని అన్నిట్ను పోగొట్టుకొని ఆకాశ మార్గంలో నిలిచినటువంటి ఆ విభీషణాళ్వాన్, ఆ విభీషణుణ్ణి వర్ణించిన వాల్మీకి అంతరిక్ష గత శ్రీమాన్ అని వర్ణించారు. శ్రీమాన్ విభీషణుడు అన్నాడు. శ్రీమత్వం ఆయన దగ్గర ఏ సంపద ఉంది, అన్ని పోగొట్టుకునేలా వచ్చినాడు అంటే అన్ని పోగొట్టుకుని వచ్చినా కైంకర్యం చేయాలా, రామ కైంకర్యం చేయాలా అనేటువంటి ఆ సంపదతో కూడిన వాడు కదా అనే అర్థంలో చెప్పినట్టు, అదేవిధంగా లక్ష్మణో లక్ష్మీ సంపన్న, లక్ష్మణస్వామిని గురించి చెప్పినప్పుడు ఆ కైంకర్య స్త్రీతో కూడిన లక్ష్మణుడు అని వాల్మీకి వర్ణించినట్టు నర్చల్వన్ అని ఈ యాదవుణ్ణి అండాళ్ వర్ణిస్తున్నారు. అతని యొక్క సహోదరిగా ఉన్నటువంటి ఓ గోపకన్యక నర్చల్వంతంగాయ్ పణితలై వీళ్ళ, మేమంతా నీ ఇంటి వాకలికి చేరాం, మా తలపైన మంచు పడుతూ ఉంది, పాదం క్రింద ఆ ఒకే బురద పాలు బురద, అందువల్ల మా హృదయంలో ఆ మాల్ ప్రవాహం, అంటే మాల్ అంటే పెరుమాళ్ భగవంతుడు, భగవంతుడు ప్రవాహం మా హృదయంలో, పాదంలో పాల్ ప్రవాహం, హృదయంలో మాల్ ప్రవాహం, తలపైన మంచు ప్రవాహం, మూడు ప్రవాహంలో చిక్కుకుని ఉన్నాం మేము. ఈ విధంగా మూడు ప్రవాహాలు మేము మీ ఇంటి వాకల్లో నిలిచి ఉన్నాం అని చెప్తున్నారు అండాళ్. నిన్వాసల్ గడై భట్రి, నీ ఇంటి వాకల్లో ఆ గడను పట్టుకొని మేము నిలిచి ఉన్నాం అని వీళ్ళు చెప్తే లోపల నుంచి ఆవిడ ఏమి చెప్పలే. వెంటనే వీళ్ళు అంటున్నారు, సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెట్ర, కోపముతో అందమైనటువంటి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఆ లంకానగరానికి అధిపతిగా ఉన్నటువంటి ఆ రావణేశ్వరుణ్ణి సంహారం చేసిన సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెట్ర సంహరించిన మనత్తు కినియానై, మన యొక్క మనస్సును రమింపచేసిన వాణ్ణి, అంటే రామచంద్రమూర్తిను చెప్పలా అంటాడు, మన మనస్సును రమింపచేసిన వాణ్ణి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక స్వారస్యార్థం ఉంది. మన పూర్వాచార్యులు అన్నారు, విశేషంగా పరాశర భట్టర్ స్వామి విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు ఆయన, శ్రీ విష్ణు సహస్రనామంలో రామనామం ఒక 16 నామాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామంలో పరర్ధి, పరమస్పష్ట, తుష్ట, పుష్ట, సుభేక్షణ, రామో విరామో విరతో అని 16 నామాలు ఆ రామనామం ఉంది సహస్రనామంలో. ఆ పరర్ధి అనేటువంటి పదం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అక్కడ ఈయన రాసిన వ్యాఖ్యానం ఎలా ఉంది అంటే, ఆ పరర్ధి అనేటువంటి పదానికి ముందుగా ఒక వాక్యం రాశారైన, ఇత ఉపరి మృత సంజీవనం రామ వృత్తాంతం అని రాశారు. ఇంకా మీదట చచ్చిపోయే పరిస్థితిలో ఉండేవాణ్ణి కూడా వాణ్ణి లేచి కూర్చున్నట్టు చేసే విధంగా ఉన్నటువంటి రామ వృత్తాంతాన్ని చెప్పబోతున్నాను అని చెప్పి, ఆ రాముడు మన యొక్క మనస్సును రమింపచేసేవాడు కదా అని చెప్తున్నారు. ఆ మాదిరిగా అండాళ్ కూడా మన మనస్సును రమింపచేసేవాణ్ణి, మనత్తుక్కినియానై ఆ రామచంద్రమూర్తిను పాడవుం, అతని గురించి పాటలు మేము పాడుతూ ఉండగా నీ కెట్టే కిడత్తియో, దాన్ని వింటూ అట్లనే నువ్వు పడుకుని ఉండడం న్యాయమా. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెట్ర, రాములు వారికి కోపం వస్తుందా, కోపంతో చేశాడా అంటే రాములు వారికి కోపం రాదు. జిత క్రోధ అని రాములు వారు పిలువబడుతున్నారు, కోపాన్ని గెలిచిన వాడు రాములు వారు. అయినా కూడా రాములు వారికి రామాయణం పూర్తిగా చూస్తే రెండు చోట్ల రాములు వారు కోపపడినట్టు ఉంది. ఒకటి ఆంజనేయ స్వామి పైన బాణప్రయోగం చేశాడు రావణుడు, ఆ సమయంలో మన భక్తునికి ఈ విధంగా అయిందా అని కోపం తెలియని రాములు వారు కోపం వచ్చిందట, అది ఒక చోట. అదేవిధంగా మరొక సమయంలో రాములు వారికి కోపం వచ్చినది ఆ విభీషణ విషయంలో. ఈ విధంగా రాములు వారికి 2 సార్లు కోపం వచ్చినట్టు రామాయణం చెప్తుంది. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెట్ర మనత్తెక్కినియానై పాడవం నీవాయి తిరవాయి ఇనితాన్ ఎడుందిరాయి. ఇంకమీట ఏమి, ఆలస్యం, నిద్ర నుంచి లెమ్మ, ఇదన్న పేరురక్కం, ఇదేమిటి గాఢ నిద్ర. ఈ పదానికి వ్యాఖ్యానం చేసిన మన పూర్వాచార్యులు, లోకంలో ప్రపంచంలో 18 భాషలు ఉన్నాయట ఆ కాలంలో. ఇది ఎన్న 19 భాషయాహ ఇరుప్పదే అని వ్యాఖ్యానం చేశారు. ఇదేమిటి 19వ భాషలాగా ఉంది నీ యొక్క నిద్రను చూస్తే, అంటే ప్రపంచంలో కనబడుతూ ఉన్నటువంటి 18 భాష తప్ప మరొక భాషగా నీ నిద్రను చూస్తే ఇది కూడా ఒక భాషలాగా ఉంది మాకు అని స్వారస్యంగా వ్యాఖ్యానం చేశారు మన పెద్దలు. అందువల్ల ఇదన్న పేరు రక్కం అనైతిల్లత్తారు దో చూడు, అందరూ నీ ఇంటి వాకలిలో మేమంతా నిలిచి ఉండే ఈ విషయాన్ని అందరూ చూస్తూ ఉన్నారు. ఇంకా నిద్రను చెలవలేదా ఈమె అనే రకంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అనైత్తు ఇల్లత్తారుం అరిందేలో రింబావాయి, వాళ్ళందరూ తెలుసుకునేశారు నువ్వు ఇంకా నిద్రలో ఉన్నావు అనే విషయాన్ని తెలుసుకునేశారు. తొందరగా లేచిరమ్మా అని చెప్పిన వెంటనే ఆవిడ లేచి తలుపు తెలుసుకుని వచ్చి వీళ్లను నమస్కరించి వీళ్ల గోష్ఠిలో ఒక ఆమెగా చేరినది మరో గోపకన్యక యొక్క ఇంటి వాకలికి చేరుతున్నారు. అండాళ్ తిరువడిగళే శరణం.